అతడు నిరంతరము శ్రీదేవిని ధ్యానించి తపమొనర్చెను. అతనికి నూరుగురు కొడుకులు. వారిలో వికుక్షి జ్యేష్ఠుడు. ఇక్ష్వాకుడు అయోధ్య రాజధానిగా పాలించెను. అతనికి శకుని మొదలు గల 50 మంది కొడుకులు పుట్టిరి. వారిలో కొందరిని ఉత్తరాపథమునకు మరికొందరిని దక్షిణాపథకమునకు రాజులుగా చేసెను. 50 మంది కొడుకులలో 2 తన సేవకు ఉంచుకొని తక్కిన వారిని రాజులుగా చేసెను. సూర్యవంశరాజ వృత్తాంతము. ఒకానొకప్పుడు అష్టకాశ్రాద్ధము జరుపుటకు వికుక్షిని మాంసము తెమ్మని ఇక్ష్వాకుడు ఆజ్ఞాపించెను. అతడు అరణ్యమున పలు మృగములను వేటాడి అలసి ఆకలిగొనెను. కుందేటి మాంసమును తిని మిగిలిన దానిని తెచ్చి తండ్రికిచ్చెను. తినగా మిగిలినది పనికిరాదని గ్రహించి వశిష్ఠుడు రాజునకు చెప్పెను. రాజు వానిని దేశము నుండి వెడలగొట్టెను. అతడు అడవులలో ఫలమూలములు తినుచూ కాలము గడిపెను. కొంతకాలమునకు తన తండ్రి మరణించుటను విని వచ్చి రాజ్యమును స్వీకరించెను. అతడు సరయు తీరమున పెక్కు యజ్ఞములు నిర్వర్తించెను. అతని కుమారుడు కకుత్స్థుడు. అతడింద్రవాహుడు పురంజయుడను పేర్లతో ప్రఖ్యాతిగాంచెను. జనమేజయుడు అతనికి ఇన్ని పేర్లు ఎట్లు వచ్చినవో వివరింపుమని అడుగగా వ్యాసుడు ఇట్లనెను. శశాదుడు మరణించగా కక్కుస్థుడు రాజై చక్కగా రాజ్య పరిపాలనము చేయుచుండెను. ఆ సమయమున దేవతలు దానవులకు నోడిపోయిరి. వారు విష్ణుని శరణు ఏడగా అతడు, దేవతలారా, మీరు కకుత్స్థుని ప్రక్కవైపున రక్షకునిగా ఉండు మనుడు. అతడు దానవులను చంపగలడు. పరాంబిక శక్తి అతని యందు కలదు అని చెప్పెను. అంత దేవతలాతని వద్దకు వెళ్ళిరి. కకుత్స్థుడు వారిని సత్కరించి వచ్చిన పని నడుగగా వారు నీవింద్రునకు మిత్రుడవై సహాయుడవుగా నుండవలెనని కోరిరి. అప్పుడు రాజు, వాహనముగా ఇంద్రుడున్నచో నేను పార్శ్వరక్షకుడనగుదునని పలికెను. అప్పుడు దేవతలు అభిమానము విడిచి ఇంద్రుని వాహన మగుమనిరి. ఇంద్రుడు సిగ్గుపడుచు వృషభమై రాజునకు వాహనమయ్యెను. వృషభ రూపముననున్న ఇంద్రుని మూపుపై కూర్చొనినందున కకుత్సుడయ్యెను. ఇంద్రుని వాహనముగా చేసికొనుటచే ఇంద్రవాహనుడయ్యెను. దైత్యులపురమును జయించుటచే పురంజయుడాయెను. అతని వంశము వారెల్లరూ కాకుత్స్థులుగా పిలువబడుచున్నారు. కకుత్స్థుని కుమారుడు వృధు చక్రవర్తి. అతని కుమారుడు విశ్వరంధి. విశ్వరంధి కొడుకు అతని కొడుకు చంద్రుడు. అతని పుత్రుడు యువనాశ్వుడు. అతని పుత్రుడు సావంతి. అతని కొడుకు బృహదశ్వుడు. వాని పుత్రుడు కువలయాశ్వుడు. అతడు దుందువను రాక్షసుని చంపుటచే దుందుమారుడని పిలువబడెను. వాని పుత్రుడు దృఢాశ్వుడు. వాని కొడుకు హర్యశ్వుడు. అతని కుమారుడు నిశుంభుడు. వాని పుత్రుడు బర్హణాశ్వుడు. అతని తనయుడు ప్రసేనజిత్తు. వాని కొడుకు యౌవనాశ్వుడు. అతని సుతుడు మాంధాత. అతడు తన తండ్రి పొట్ట చీల్చుకొని పుట్టెను. జనమే జయుడది ఎట్లు సంభవించెనని అడుగగా వ్యాసుడు ఇట్లనియే. యౌవనాశ్వనకు సంతతి లేదు. అతనికి 100 భార్యలు కలరు. అతడు సంతు లేదని దుఃఖించుచు అరణ్యమున మునులు చూచుచుండ నిట్టూర్పు విడుచుచుండెను. వారు, నీ దుఃఖమునకు కారణమేమని అడుగగా నాకు సంతానము లేనందున దుఃఖము కలుగుచున్నదని చెప్పి, మరియు నాకు సంతతి కలుగునట్లు యజ్ఞము చేయింపుడని కోరెను. వారు యజ్ఞమును జరిపించిరి. ఆ బ్రాహ్మణులు కలశమందు జలమును వేదమంత్రములతో అభిమంత్రించిరి. ఒక రాత్రి రాజు దప్పికగొని ఆ మంత్రజలమును త్రాగెను. భార్యకు సంతానము కొరకుగా ఉంచబడిన జలము ఇతడు త్రాగెను. నెలలు నిండిన పిదప మంత్రులు పొట్ట కుడిభాగమును చీల్చి కుమారుని బయటకు తీసిరి. దైవకృపచే రాజు చావలేదు. ఈ కుమారునకు పాలు ఎవ్వరు ఇత్తురని మంత్రులు ఆలోచించుచుండగా ఇంద్రుడు, మాంధాత నన్ను చీకుమని పలికెను. ఆ బాలుని బొటనవ్రేలున అమృతరూపియై ఇంద్రుడు నిలిచెను. నాటి నుండి మాంధాతయ్యని అతడు పిలువబడెను. మాంధాత చక్రవర్తి అయ్యెను. రాక్షసులు ఇతనికి భయపడి కొండ గుహలలో నివసించిరి. అందుచే ఇంద్రుడీతనికి త్రసద్ధస్యుడని పేరు పెట్టెను. శశిబిందుని కూతురైన బిందుమతిని మాంధాత భార్యగా స్వీకరించెను. బిందుమతి యందు మాంధాతకు పురుకుత్సుడు ముచుకుందుడునను పుత్రులిరువురు జన్మించిరి. పురుకుత్సునకు అరణ్యకుడు జన్మించెను. అతడు పరమధార్మికుడు. అరణ్యకునకు బృహదస్వుడు జన్మించెను. బృహదస్విని కొడుకు హర్యశ్వుడు. అతడు పరమార్థ జ్ఞానము కలవాడు. అతని పుత్రుడు త్రిధన్వుడు. వాని కుమారుడు అరుణుడు. అతని పుత్రుడు సత్యవ్రతుడు. అతడు స్వేచ్ఛాచారి. అతడు వివాహ సమయమున ఒక బ్రాహ్మణ స్త్రీని అపహరించెను. తండ్రి అతని చండాలురతో కలిసి తిరుగుమని బహిష్కరించెను. తన తండ్రిని నివారించలేదని సత్యవ్రతునకు వశిష్ఠునిపై కోపము కలిగెను. అరుణుడు సంతానార్థి అయి తపస్సు చేయుట కరణ్యమునకు ఏగెను. ఆ రాజ్యమున 12 సంవత్సరములు వానలు కురియలేదు. ఆ దినములలో విశ్వామిత్రుడు కౌశికీ తీరమున గొప్ప తపస్సు చేయుచుండెను. విశ్వామిత్రుని భార్య పిల్లలను పోషింపలేక నడిమి కుమారుని అమ్మి తక్కిన వారిని పోషించుటకు బయలుదేరినది. సత్యవ్రతుడామెను నీవేళ ఏడ్చుచుంటివి, ఎక్కడకు పోవుచున్నావని ప్రశ్నింపగా ఆమె తన విషయమునంతను చెప్పెను. అంతటనాతడు, ఓ పతివ్రత, నీవి పుత్రుని అమ్మవద్దు. నేను నీకు భరణమిచ్చెదనను. నీ భర్త తరువాత రాగలడు. నీ ఆశ్రమము ముందున్న చెట్టునకు ప్రతిదినము అన్నము మూట కట్టి వెళ్ళెదను. నీకది ఆహారమగును. ఇది నా సత్యవ్రతము అని రాజు పలుకగా మునిపత్ని తన కుమారునితో ఆశ్రమము చేరెను. ఆ కుమారుడు మహాముని అయ్యెను. రాజు ప్రతిదినము వేటాడి జంతు మాంసము మూట కట్టిబెట్టుకొని తగిలించుచుండెను. ఒకనాడు రాజున కడవిలో మృగములు కనబడలేదు. వశిష్ఠుని గోవతనికి కంటపడగా దానిని చంపి మాంసమును తాను కొంత తిని మిగిలినది చెట్టునకు కట్టెను. వశిష్ఠుడు తన గోవును చంపినందుకు కోపించి, ఓరి దుర్మార్గుడా, స్త్రీహరణము, తండ్రి కోపము, గోవధ, ఈ 3 మచ్చలు నీకు కలుగుగాక. ఈ 3 శంకువుల వలన నీవు త్రిశంకువను పేరు పొందెదవు. పిశాచ రూపముతో తిరుగుచుందువు అని శపించెను. సత్యవ్రతుడిట్లు వశిష్ఠునిచే శపింపబడి తన ఆశ్రమమున తీవ్రముగా తపమాచరించుచుండెను. అతడొకనాడు ఒక మునిపుత్రుని దయ వలన శ్రీదేవి మంత్రమును గ్రహించి జపింపసాగెను. త్రిశంకు వృత్తాంతము. జనమేజయుడు త్రిశంకునకు శాప విముక్తి ఎట్లు కలిగెనో తెలుపుమనగా వ్యాసుడు ఇట్లనియే. సత్యవ్రతుడు దేవీభక్తి పరాయణుడై శ్రీనవాక్షర మంత్రరాజమును జపించి హోమము చేయదలచి, ఓ విప్రులారా, నేను చేయు యజ్ఞమున మీరు ఋత్విజులుగా నుండుడని బ్రాహ్మణులను కోరెను. నీవు శపింపబడి పిశాచ రూపముతో తిరుగుచుంటివి, గనుక యజ్ఞము చేయుటకు తగవని పలికిరి.